అహమస్మ్యప్రదమజాదస్యూర్వందేభ్యోమనస్థనాభిమాదాదృతమావాహ అహమన్నమన్నమదంతమద్మే పూర్వమగ్నేరపిదహర్త్యన్నం ప్రౌభాసాదే అహముత్తరేషు యాత్తమస్త్రపజమస్తుదంభం పశ్యంతి ధీరా ప్రజలంది పాకాహ జహామ్యన్యన్నజహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి సమానమర్చం పరియేమి భుంజలే కోమావన్నం మనుష్యోదయేద పరాగే అన్నం నిహితం లోకయేద విశ్వైర్దేవైర్గుప్తమన్నోప్యతేమీశాతనోర్మే బూవ మహాంతో చరోషకర్దుర్గేన పప్రౌ దివంజ పుష్పృథివేం చ సాగం తత్సం పిబంతో నమిణంది వేదస నైతద్భోజోభవతి నాగణీయ అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యుందమజేవాదుమాహు అన్నం బ్రహ్మాణో జలసం వదంది అన్నమాహ ప్రజననం ప్రజానా మోహమన్నం విందదే అప్రజేదాః సత్యం ప్రవేమి ప్రజేక్షరస్య నార్యమనం పుషస్య దినోదకార్యం కేవలాగా భవతి కేవలాది అహం మేఘస్తనయన్ వర్షన్నస్మి మామదంత్యాహజ్ఞాన్ ఆగంశమే మదాదిత్యాసమేతమంది దేవీం వాచమజనయం దయద్వాగ్వదంతి అనంతామంతాక్షేవాజం దేవా ఉపజీవంతి విశ్వే వాజం గంధర్వా ప్రసభా మనుష్యా వాజీమా విశ్వా భువనాన్యర్పిత సానాహవన్యషతామింద్రపత్నే వేదానామాజామస్తనాభిజానోపయజ్ఞమాగాదేవీషుభవామేష్యామృతమనేషిణ అన్వైక్షం దేవాస్తపసాశ్రమేణ తాన్ దేవీం వాజగం ప్రభిరాజామహే తానాస్య లోకే సత్వారివాత్పరిమితాపదాని తాన్విదుర్బ్రాహ్మణాయ మనేషిణ గుహాఖ్యేణ నిహితానేంగయంతి తులీయం వాచా మనుష్యా వదంతి శ్రద్ధయా అగ్నిః సమిగ్ధతే శ్రద్ధయా ముంచతే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధనే భగజా వేదయామధి ప్రియగ్ఞశ్రద్ధే తదతః ప్రియగ్ఞశ్రద్ధే విదాసతః ప్రియం భోజేణ యద్వసో ఇదం భోజనం కృతే యథా దేవాసురేషు శ్రద్ధాముగ్రేషు చక్రిరే ఏవం భోజేణ యద్వసో అస్మాకముచితం కృతే శ్రద్ధాందే వాజమానాః వాయుగోపా ఉపాసతే శ్రద్ధాగుమృతయ్యాహూత్యా శ్రద్ధయా హూయతే హవిః శ్రద్ధాం ప్రాదర్హవామహే శ్రద్ధాం మధ్యంతి నంబరి శ్రద్ధాగుం సూర్యస్య నిమృజి శ్రద్ధే శ్రద్ధాపయేహమాః శ్రద్ధా దేవానధివస్తే శ్రద్ధా విశ్వమిదం జగతే శ్రద్ధాం కామస్య మాతరం అవిజావర్ధయామే బ్రహ్మరి జ్ఞానం ప్రథమం పురస్తాదేవతస్తునావహ సముద్రియాహుమాష్టాయోమిషదశ్చవిహాయాభోరీణా అంతరిక్షం విశ్వలో భావివేశ తమర్థే అభ్యర్థంది వత్సం బ్రహ్మదంతం బ్రహ్మణా వర్ధయంత బ్రహ్మదేవాన జనయత్ బ్రహ్మ విశ్వమిదం జగత్ బ్రహ్మణ క్షత్రం నిర్మితం బ్రహ్మ బ్రాహ్మణ ఆత్మనా అంతరస్మిన్నిమే లోకాః అంతర్విశ్వమిదం జగత్ బ్రహ్మైవ భూతానాం జ్యేష్ఠం తేన కోర్హతి స్పర్ధితం బ్రహ్మం దేవాస్త్రయస్త్రింశత్ బ్రహ్మణ్యేంద్ర ప్రజాపతి బ్రహ్మణ విశ్వాభూతాని నావేవాంతః సమాహితా తదస్రాశా ప్రజలంతగ్నయః ఇమన్నా యజ్ఞం నైరప్రజానన్ ఘతం విన్మన్నజరగం సువీరం బ్రహ్మతమిద్భవత్యాహుదీనా ఆగావోద్భ్రమక్రన్ సీదంతు గోష్ఠర్ణయం తస్మే ప్రజాపదే పురోపాయిహస్యః ఇంద్రాయ పూర్వేణసోగానాః ఇంద్రాయజ్ఞునేర్మృదేషిక్షతి ఉపేతదాదినస్వం ముషాయితి భూయో భూయో రజమిదస్య వర్ధయన్ అభిన్నే కిల్లేర్ధారితే వయం కదాశంతిలదార్వాః గావోపగో గావ ఇంద్రో మే రక్షాత్ యావస్తోమస్య ప్రథమస్య రక్షః హిమాయాగా వస్త్రజనా సైంద్రః ఇచ్ఛామే ధృతా మనసా జితింద్రం యోయంగా వో మే దేతా కృషంచిన్ అశ్వేలం చక్రుణసా సుప్రదేకం భద్రం గ్రహం కృణస భద్రవాజః రహత్వాయ ఉచ్యతే సుభాతు ప్రజాపతే సోయవదకం విశందేః శుద్ధా వస్తు ప్రమాణే పిబందేః మావస్తేన నేషు సమాగజగం సహ హరివోహేతే రుద్రస్య వింజాద్ ఉపేతముపవర్చనం ఆదుగోషోపవృక్షదా ఉపరిణవస్య రేగసి ఉపేంద్రవీర్యే పాసోర్యాజం తమసా విశ్వభర్తమా మహద్ తేజోవసుమద్రాజితో దివి సామాత్మానాజరసామచారిణా యో కృతన్నమే జాతు దేవయోః భావంత ఉపర్యాదామ్యా దివోన రశ్మేకస్తలతోవే భాభువందే భువనా కవికృతో సూర్యాజంద్రాజరతో హామతి పదే దిమద్య సవిదాభాదివ సూర్యాభాగంధమదావిచక్షణ విశ్వవారావలి భావరేణ్యా కామాపదం మదిమందామహివ్రత విశ్వపరే ప్రతరణాదరంత స్వర్విదార్థలే భూజరస్మే సూర్యాచంద్రావసత్వేటరసాభావిసంతివం అస్య శ్రవో అద్య శబ్ద బిభ్రతి యావాక్షామా పృథివేదర్శనం వపు అస్మే సూర్యాచంద్రమతా విచక్షే శ్రద్ధేకమిందరదాపదం పూర్వాపరంచరతో మాలియైతో విశోక క్రీడంతో పరియాతోధ్వరం విశ్వాహాన్యన్యాభువనాభిజష్టే ఋదోనన్యాభిజసజ్జాయతే పునః హిరణ్యవర్ణాశ్రయపాపకాయ సాగం రాజా యాసాం దేవా శివేణ మాచక్షురావశ్యత ఆపో భద్రాది పశ్యామి నాసదాసేన్నో సదాసేత్ ప్రధానే నాసేత్తలోనో వ్యోమా పరోజత్ కిమావరే బహుహరస్థర్మన్ అంభక్యమాసేద్గ్రహణంగభీరం నమృత్యులమసంతరిహినా రాత్ర్యా అన్నాసేత్ ప్రకేత ఆనేత పాదగ్రస్వశయాదేకం తస్మాద్ధాన్యన్న పరక్కించనాస సమాధేత్తమదాఘూషమగ్రే ప్రకేతం శరగరం సర్వమా ఇదం ఉచ్చేనాభ్యుభిహితంజనాసేత్ తమదస్తన్మహినాజాయతేకం కామస్తలగ్రేతమవర్తదాభి మనసో అరేతప్రసమయ్యదాసేత్బంధుమసరవిందన్ ప్రతిపదేశ్యాగమయోమనేషేనా విదతో రస్మిరేణా అదస్మిదాన్మహిమాన ఆసన్ సుధావస్థాత్ పరస్తాయేహ ప్రవోచత్ కుదా జాతా కుదర్యం విదృష్టి అర్వాగ్దేవాస్య విసర్జనాయ అథా కోవేద యదా బహూవ ఇయం విసృష్టి యదా బహూవ ఇది వాదే ఇది భానా యోస్యాధ్యక్ష పరమే వ్యోమన్ సో అంగవేద ఇది భాన వేద కేంగ్రస్విద్వాంగవసృక్షాధీన్ యథోద్యాపథమే నష్టదక్ష మనీషిణ మనసా వృక్షదే విదలే యథద్విష్టభువనాని ధారయన్ బ్రహ్మవనం బ్రహ్మసమృక్షాధీన్ యథో అద్యావాక్ష మనీషిణ మనసా విప్రవీమివ బ్రహ్మాభ్యతిష్టభువనాన్ని ధారయన్ ప్రాతరగ్ఞం ప్రాతరింద్రగం భవామహే ప్రాతరమిశ్రావరుణ ప్రాతరశ్మినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతి ప్రాతస్వామముద్రగం భువేమ ప్రాతర్జితంభగముగ్రగం భువేమ వయం పుత్రమదిశక్త ఆధ్వశ్చిద్యం మన్యమానస్పురశ్చిత్ రాజాచిత్యం భగం భక్షేత్యాహ భగప్రణేదర్భగసత్యరాధ భగేమాంధ్రియముదపదన్న భగప్రణోజనగోభిరస్మైః భగప్రణభ్రవందస్యామ ఉదేదానేం భగవందస్యామ ఉద ప్రవిత్తమధ్యేనన్నా ఉదోదితామఘవన్ సూర్యస్య వయం దేవానాగం సుమతోస్యామ భగయే భగవాగం వస్తుదేవాః ఏన వయం భగవంతస్యామ సంతాభగతర్మయుద్ధ్యో భవేమి సమాభగపుర ఏదా భవేహ సమర్థరాయ ఔషధో నమంత అధిక్రావే పశుతయే పదాయ సర్వాజేనం వసుమిదం భగన్నః తదమివాశ్వాజిన ఆవహంతు అశ్వాపదేర్గోమదేర్న భుషాసః వీరవతే సదముచ్చంతు భద్రాః కృతం దుహానా విశ్వరక్రమీణాః యూయం పారస్వత్యభిః సదా నః ఓం. ద్వితీయాష్టకః సమాప్తః. తృతీయాష్టకః ప్రారంభః. ఓం. అగ్నిర్నః పాతుకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అవిరాసం జుహోదన యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వాః సకృత్తికాభిరమిదం వదానః అగ్నిర్నా దేవస్సు విదేతధాతు ప్రజాపదేరోహిణీవేదపత్నీః విశ్వరూపా బృహతి చిత్రభానుః నానో యజ్ఞస్సు విదేతధాతు యథా జీవేమ శరదః సవీరాః రోహిణీలేద్విదగాత్ పురస్తాద్ విశ్వారూపాణి ప్రతిమోదమానా ప్రజాపతిగం హవిదా వర్ధయంతి ప్రజాదేవానాముపయాతు యజ్ఞం సోమో రాజా మృగశీర్షేణాగన్ శివన్నక్షత్రం ప్రేమస్య ధామ ఆప్యాయమానా బహుధా జనేషు వేద ప్రజాయమానే దాతు యబ్ధే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియగం రాజం ప్రేదమం ప్రియానా తస్మై దేదో మహవిజాభిధేమ శన్నయేషిపదేశం చతుష్పదే ఆత్రయా రుద్ర ప్రథమానయేది శ్రేష్టో దేవానాం పుజరగ్నియానా నక్షత్రమస్య హవిజాభిధేమ మాన ప్రజాంగ్రీషన్మోద వీరాన్ హేతి రుద్రస్య పరిణామినక్తో ఆద్రా నక్షత్రం విషదాగం హవిర్నః ప్రముంచమానోదురితాన విశ్వా అవాధనకం సన్నుదామరాజిం పునర్నాదే విజిత స్పృణోద పునర్వదో నః పునరేదాన్యజ్ఞం పునర్నా దేవాభియందు సర్వే పునఃపునర్వో హవిజాయజామః దేవానదే విజితిరనర్వా విశ్వస్య భద్రే జగదః ప్రతిష్ఠా పునర్వసో అభిజా వర్ధయంతి ప్రియం దేవానామప్యేదుపాసః బృహస్పతి ప్రథమం జాయమానః నిష్యన్నక్షత్రమభిదంబభూవ శ్రేష్ఠో దేవానాం పునరాదిష్ణః యో న సర్వాభయన్నోస్తు యస్య పురస్తాదితమధ్యతో నః బృహస్పతిర్న పరిపాదు పశ్చాత్ బాధేతాం వేదోభయం కృణుతాం సువీర్యస్య పదయశ్యామ ఇదగం సర్పేభ్యో అవిరస్తుజుష్టం ఆశ్రేడాయేషాము నయంతి చేదః ఏన నిరీక్షణం పృథివీ క్షయంతి ఏన సర్పా సోహమాగమిష్ఠాః ఏనో జనే సూర్యస్యాపి సర్పాః ఏ దివం దేవేమును సంచరంతి ఏషామాశ్రేడా నయంతి కామం ఏభ్య సర్పేభ్య మధురమంచ హోమి బహూతా పితరో ఏ మఖాసు మనోయోగస్సు కృత్యానో నక్షత్రే హోమాగమిష్టాః సుధాభిర్యజ్ఞం ప్రయతంజిషంతాన్ ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధాః హేముల్లోకం పితరః క్షయంతి రాగిష్ట విద్మయాగము జనప్ర విద్మ మహాభియజ్ఞం సుఖతంజిషంతాన్ గవాం ఫల్గునే నామధిత్వం అధర్యమన్వరుణమిత్రజారు సంతా వయగుంసనితారగుంసనీనాం జీవాజీవంతముప సంవిషేమ ఏనేమా విశ్వా భువనాని సంచితా యస్తదేవాను సంయంతి చేదః అర్యమారాజాజనస్తు విష్మాన్ ఫల్గునేనామృషభోరారవీతి శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి సత్వాపితః ఫల్గునేస్తస్య విత్తాన్ అస్మభ్యం క్షత్రమజనకం సువీర్యం గోమతస్వతు పసన్ను దేహ భగోహ దాతా భవేత్ ప్రదాత భగో దేవే ఫల్గునేరావివేశ భగస్యేత్రం ప్రసభంగమేమ విప్రదేవేస్త సమాదం వదేమ ఆయాతి దేవస్స విదోపయాతు హిరణ్యేన సుమతారథేన వహనహస్తకం సుభగం విద్మనాపదం ప్రయక్షంతం పపరిం పుణ్యమచ్చ హస్త ప్రయక్షత్తమతం వసీయః దక్షిణేన ప్రతిగృభ్ణేమయేన దాతారమగ్రత పితా విదేయ యో నాస్తాయ ప్రతిపాదయజ్ఞం పట్టానక్షత్రమభ్యేది చిత్రాం సుభగం సదంగిపతిగం రోచమానాం నివేదయన్నమతాన్మత్యాగిశ్చ రూపాణి విపుంసన్ భువనాని విశ్వాః తన్నస్తాం తన్నక్షత్రం భోరితాస్తమగ్నం తన్న ప్రజాం వీరవదేగం సనోతు గోభిర్నాశ్రై శ్రమణక్రియజ్ఞం వాయుర్నక్షత్రమభ్యేతిష్ట్యాగ్మశృంగోపషభోరోరువాణ సవేరేం భువనామాదరిశ్వాః అపద్వేషాగుణితాపరాజే తన్నాయుస్తృష్ట్యాధునాదో తన్నక్షత్రం భోరితాస్తమహ్యం తన్నో దేవాసో అనుజానంతు కామం విశ్వా దూరమస్మక్షత్రవాయంతు భీతాజ్ఞేతాంతవిలాఘే తన్నో దేవానువదంతి యజ్ఞం పశ్చాత్పరస్తాభయన్నో నక్షత్రాణమే విశాఖే శ్రేష్టావింద్రాజ్ఞే భువనస్ గోపౌ విశ్వశత్రోపాసమానౌ అవక్షుసన్నరాజిం పూర్ణా పశ్చాదూర్ణా పురస్తాజ ఉన్నభ్యదర్పౌర్ణమాశేషిగాయ తస్యాన్ దేవాధిసంవసంత ఉత్తమేనాగేహమాదయంత పృథ్వే సువర్త్యాయ వజస్తజోషాః పౌర్ణమాశ్రుతగాచ్చోభమానా ఆప్యాయం దేదురితాని విశ్వా వృందుహాన్యజమానాయ యజ్ఞం ధ్యాస్మహవ్యేర్నమసోపసద్య నిత్యం దైవం వ్యత్రధేయన్నోస్తు అమోరాధానభిరాజీవే సదస్సవీరాః చిత్రం నక్షత్రముదగా పురస్తాత్ అమోరాధాదీయద్వదంతే అన్మిత్రయేర్వజభిర్దేవయానేహేర్మిత్రయేర్నరిక్ష ఇంద్రోజ్యేష్టామునక్షత్రమేది యస్మిన్ వృత్రం వృత్తదూర్యే గదాల తస్మిన్ వయమవదంతుహానాః పురందరే మధురిందరిష్ట్యం పురందరాయ విభాయ విష్ణవే అషాఢాయ సహమానాయ మేధురే ఇంద్రాయ జ్యేష్ఠామధుమద్దుహానా పురంకరాయమానాయ లోకం మూలం ప్రజాం వీరమదేం విదేయ పరాచేదునిర్దిష్పరాచా గోభిర్నక్షత్రం పదిభిః సమగ్నం అహర్భూయాజమానాయ మహ్యం అహర్మాద్యుదే దాతు మూలన్నక్షత్రమిదే పరాజయం వాచా నిర్దామి శివం మృదాయే శివమస్తు మహ్యం యా దివ్యా వక్పయదాదంబభోగో యా అంతరిక్షపదమార్థివేర్యాసామషాఠా నియంతి కామం తానామశ్రద్వస్వానాభవంత యాష్టగోప్యాయాష్ట నాద్యా సముద్రయాష్టమే సందే రతప్రాధేర్యాసామఠాఠాధుపక్షయంతే తానామశ్రద్వస్వానాభవంత తన్నా విశ్వేపసన్వంతు దేవాషాఠాభినయ్యంతి యజ్ఞం తన్నక్షత్రం వసతాం వసుభ్యజమానాయ కల్పదా శుభ్రా కన్యాయ మదయస్వేషస కర్మగతస్వృత వేర్యావజే విశ్వాన్ దేవాన్ హమిడా వర్ధయందే రాఢాకామభయాంతి యజ్ఞం యస్బ్రహ్మాభిజయత్ సర్వమేతత్ అమంచ లోక విదమోచ సర్వం తన్నో నక్షత్రమభిజిత్య స్వయం దధాత్మకనీయమానం భూలోకో బ్రహ్మణ సంజయమౌ తన్నో నక్షత్రమభిజిత్యష్టాస్మిన్ వయం వదనా సంజయేమ తన్నో దేవాసో అనుజానంతి కామం శృణ్వంతి శ్రోణామృతస్ గోపా పుణ్యామస్యాపునాయం అయేం దేవేం విష్ణుపత్నే మజోర్యాగం హమిషాయజామః యథా విష్ణుర్గాయోగక్రమే మహేందివం పృథివీమంతరిక్షం శ్రవణైతి శ్రవ ఇచ్చమానా పుణ్యవిశ్వాగయ్యజమానాయ గణపతే అష్టమో దేవావసవః సోమ్యాసో దేవీ రజరాశ్రవిష్టాః ఏ యజ్ఞం పాశ పరస్తాద్ సంవత్సరేణస్వస్తి యజ్ఞం న పాసవ పురస్తాద్ దక్షిణతోభయం దుష్టవిష్టాః పుణ్యన్నక్షత్రమపి సంవిశామ మహానారాజగడగృందాగన్ క్షత్రస్య రాజా వరుణాధిరాజః నక్షత్రాణాగం సతభిషగ్వజిష్ఠః దేవేభ్య కృణుతో దీర్ఘమాయః శతకం సహస్రాభేణజాని ధత్తః యజ్ఞం నో రాజా వరుణ ఉపయాతో తన్నో విశ్వేభిజయంతు దేవాః తన్నో నక్షత్రమిదభిషగ్విధానం దీర్ఘమాయ ప్రజలభ్యేణజాని అజయేక బాధుగా పురస్తాద్ విశ్వాభూతాని ప్రతిమోదమానః తస్య దేవాత్మసమయ్యంతి సర్వే రోష్టమదాసోమతస్య గోపాః విభ్రాజమానస్తమిధాన ఉగ్రః ఆంతరిక్షమరుహతగంజాం ఖగంధోర్యం దేవమయమేకపాజం రోష్టమదాసోమయ్యంతి సర్వే మహిర్బుద్ధయ ప్రథమానయేతి శ్రేష్టో దేవానామృతమానుషాణాం సంబ్రాహ్మణా స్వమపా సోమ్యాసః రోష్ఠపదాసో అభిరక్షంతి సర్వే తత్వారయేకమభికర్మ దేవాః రోష్ఠపదాసీతియాని వదంతి ఏ బుద్ధియం వరిషద్యగ్రస్తువంతః ఐగుం రక్షంతి నమసో ప్రసద్య ఊషారేవత్యన్వేధిమంతా పుష్టిపదే సుభావాజపస్యౌ ఇమాని హవ్యాత్మేతాయుధానా సువేర్ణాయాని రూపయాదాయ్యజ్ఞం శుద్రాం పశోన్ రక్షదేవదేనః దావో నాశ్వాగుమన్వేద భూషా అన్నగుం రక్షంతో బుధావిలోపం వాజగుం సనుతా యజమానాయ యజ్ఞం అదస్వినామస్వైచోపయాతాం సుభంగమిష్టౌ త్రియమే విరస్వైః సన్నక్షత్రగుం భవిషాయంతౌ మగ్ధా సంవృక్తౌ విజుషాగమక్తౌ యౌ దేవానాహం షడ్జో హవ్యబాహౌ విశ్వస్య దూతా మృతస్య గోపౌ తౌ నక్షత్రం త్రిజుషాణోపయాతాం నమోష్భ్యాం కృణమాశ్వభ్యాం అపహాత్మానం భరణే భరంత సభ్యమో రాజా భగవాన్ విజష్టాం లోకస్య రాజా మహతో మహాని సుకర్ణ పంతాభయం కృణోత్ యస్మిన్నక్షత్రే యమయ్యాజా యస్మిన్నభ్యజంత దేవాత్రగం భవిషా యజామ అపహాత్మానం భరణే భరంత నివేశనే దేవాతో నవో నవో భవతి జాయమానోజమాదిత్యాంశమాప్యాయంతి ఏ విరూపే సమనసా సంయంతి సమానందంతం పరిదాతనాదే విభో ప్రభోనభో విశ్వలో భవే తే నో నక్షత్రే హోమాగమేతం వయం దేవే బ్రహ్మణా సంవిధానాః సరత్నాథో దేవవేదిం దదానాః హోరాత్రే అవిరావర్ధయంతః అవివాహమానమతిముక్త్యాగమేమ ప్రత్యుపదృశ్యాయతే విక్షంతే చిహితాయుధ అపోమహేమణతే చక్షుషా తమోజ్యోతిష్ణనోది సూర్ణలే ఉదుసత్రియాసృతే సూర్యః సదాముద్యన్నక్షత్రమధ్యమత్ తవేదృషాభిషసూర్యస్య చ సంభక్తేన గమేమహే తన్నా నక్షత్రమధ్యమత్ భానుమత్యేజ ఉచ్చరత్ ఉభయజ్ఞమిహాగమత్ ప్రణక్షత్రాయ దేవాయ ఇంద్రాయేంద్రగం హవామహే సనస్తమిదాగవత్సనేం ఉష్ణిలాం వేదవత్తమం ఉదుత్యం చిత్రం అధిగర్ణవృక్షమహే మోషమాతరం ఇదం విష్ణుప్రద్విష్ణు అగ్నిం మోర్ధాభువ అర్ణోద్యానమతిర్మిదనమలే త్వం అవ్యవాహగ్యస్పృష్టం అగ్నిర్వాహకామయత అన్నాదో దేవానాగస్యామిదే సర్యదమగ్నియే వృత్తికాభ్యపురోడాదమష్టాగపాలన్నిరవపదే ేధోన్నాదో దేవానామభవత్ అగ్నిర్వే దేవానామన్నాదః యథా హవాగ్నిర్దేవానామన్నాదః ఏవం హవా ఏడు మనుష్యానాం భవతి ఏదేన అవిషాయతే యూదేన దేవం వేద శ్రోతృజుహోతి అగ్నియే స్వాహ కృత్తికాభ్య స్వాహ అంబాయే స్వాహ దులాయై స్వాహ నరత్నే స్వాహ భయంధ్యే స్వాహ నేహయం దే స్వాహ వర్షయం దే స్వాహ సుపుణేకాయే స్వాహ ప్రజాపతి ప్రజాపసిగత తాస్మా సృష్టా పరాజేరాయన్ ఆసాగం రోహిణీమభ్యధ్యాయత స్వకామయత ఉపమావర్తయత సమేనయాగచ్చేయేతి సయేతం ప్రజాపతయే రోహిణ్యే చిరన్నిరవపదేసాదముపావర్తత సమేనయాగచ్చత ఉపహవాలేన ప్రియమావర్తతే సంప్రియేణ గచ్చతేన అభిధాయతే యోజేన దేవం వేద సోత్రజుహోతి ప్రజాపతయే స్వాహ రోహిణ్యై స్వాహ యోజమానాయై స్వాహ ప్రజాభ్య స్వాహేతి స్వామో వాగామేత ఓడధీనాగం రాజ్యమభిజయమిది సేతకం స్వామాజముదీర్ఘాయ శ్యామాకంచలం పయసి నిరవపదే తదోపేతమోఢీనాగం రాజ్యమభ్యజయే సమానానాగం హవే రాజ్యమభిజయేదేన అభిధాయతేన దేవం వేద సోత్రజుహోజే స్వామాయ స్వాహ మృగశీర్షాయ స్వాహ ఇంద్రకాభ్య స్వాహోఢేభ్య స్వాహ రాజ్యాయ స్వాహాభిజిత్యై స్వాహేది రుద్రోపాకామేత పశుమాన్ శ్యామిని సయేతకం రుద్రాయార్ద్రాయై ప్రయ్యంగవంచనం పయసి నిరవపదే తదోపేతమానభవతే పశుమాన్ హవే భవతిన హవిదాయతే యోజేన దేవం వేద స్వోత్రజుహోజే రుద్రాయ స్వాహార్ద్రాయై స్వాహ ఇంద్రమాణాయే స్వాహా పశుభ్యస్వాహేతి దిక్షా వా ఇయమలోమకాసీన్ సాగామేత ఓషధేభిర్వనస్పతిభిః ప్రజాయేనేతి స్వైతమజిత్తే పునర్వశుభ్యాం చరందిరపపద తతో వా ఇయమోషధేభిర్వనస్పతిభిః ప్రజాయత ప్రజాయతే హవై ప్రజయామతిభిర్ హవిషాయతే యోజేన దేవం వేద స్తోత్రజుహోజే అదిత్యే స్వాహా పునర్వశుభ్యాం స్వాహా భూతే స్వాహా ప్రజాఖ్యే స్వాహేతి బృహస్పతిర్వాగామేత బ్రహ్మవర్చసే స్యామిది స్వయేదం బృహస్పతయే దుష్యాయనే వారంధరం పయసి నిరోపదే తతో వేద బ్రహ్మవర్చస్య భవదే బ్రహ్మవర్చసే హవే భవదే యజేతేన హవిషాయుజనే యూతేన దేవం వేద స్తోత్రజుహోదే బృహస్పతయే స్వాహా దుష్యాయ స్వాహా బ్రహ్మవర్చదాయ స్వాహేతి దేవాసురాః సంయత్తాసన్ తే దేవాః సర్పేభ్యశ్రేషాభ్యాద్యరంభన్ నిరమన్ తానేతాభిరేవ దేవతాభిర్పానయన్ ఏతాభిర్హవే దేవతాభిర్భిసందనం భ్రాతుర్యముపనేతి ఏతేన అభిషాయతే యోజేన దేవం వేద సోక్తజోజి సర్పేభ్యస్వాహా శ్రేషాభ్యస్వాహా అందశోకేభ్యస్వాహేది పితరో వాగామయంత పితరోకరుద్రయామేది తగేదం పితృభ్యామకాభ్య పురోటాజకం షట్కపాలం నిరవన్ తదోపేతే పితృలోక ఆర్ధ్వన్ పితృలోకే అవార్ధ్నోది తగేదేన హవిషాయుజలే యోజేన దేవం వేద స్వాత్రజహోది పితృభ్య స్వాహామకాభ్య స్వాహానకాభ్య స్వాహాగతాభ్య స్వాహారంభదేభ్య స్వాహేది అర్యమావాగామయత పుషుమాన్ శ్యామిది సకేతమర్యమ్నే ఫల్గుణేభ్యాం జలం నిరవపదే తతో హవేన పశుమానుభవదే పశుమాన్ హవే భవదే యజేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్తోత్రజుహోదే అర్యమ్నే స్వాహా ఫల్గుణేభ్యాగ స్వాహా పశుభ్య స్వాహేది భగోపాగామయత భగే శ్రేష్ఠే దేవానాగశ్చామిది సయేదం భగాయ ఫల్గుణేభ్యాం జలం నిరవపదే తతో వేత భగే శ్రేష్ఠే దేవానామభవత్ భగే హరే శ్రేష్ఠే సమానానాహం భవతి యజేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్తోత్రజుహోతి భగాయ స్వాహా ఫల్గుణేభ్యాగ స్వాహా శ్రేష్ఠ్యాయ స్వాహేతి సమితా వాగామయత శృణ్వే దేవాదీరన్ సవితా స్వామిది స్వేతకం సవిత్రేహస్తాయ పురోడా సంతాశకమానం నిరవపదా శూనాం వేహీనా ప్రవేతస్మై శ్రద్దేవాదశత సవితా భవదే శ్రద్ధవాస్మై మనుష్యాదశే సవితా సమానానాం భవదే యజేతేన హవిషాయతే యూతేన దేవం వేద స్తోత్రజుహోతే సవిత్రే స్వాహా హస్తాయ స్వాహా దృతే స్వాహా ప్రణతే స్వాహా ప్రేక్షతే స్వాహా ప్రతిర్భృణే స్వాహేతి ప్రస్తావాగామేత చిత్రం ప్రజాం విందేయేతి సగేతం త్వస్త్రే చిత్రాయ పురోటాశమష్టాకపాలం నిరవపద్ తదో వేష చిత్రం ప్రజామవిందద చిత్రకం హవే ప్రజాం విందద యజేతేన హవిషా యజతే యోజేన దేవం వేద స్తోత్రజుహోజే త్వస్త్రే స్వాహా చిత్రాయై స్వాహా చైత్రాయ స్వాహా ప్రజాయై స్వాహేతి వాయుర్వాగామయత కామచారమేషు లోకేష్భిజయ జమిని సగేతద్వాయవే నిష్ట్యాయే నిష్ట్యే దుగ్ధంబయో నిరవపదే తతో వేష కామచారమేషు లోకేష్భ్యజయత్ కామచారకం హవాలేషు లోకేష్భిజయతి సగేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్వాత్రజుహోజే వాయవే స్వాహా నిష్ట్యాయే స్వాహా కామచారాయ స్వాహా విజిత్యే స్వాహేతి ఇంద్రాగ్నే వాగామయేత శ్రేష్ఠ్యం దేవానామభిజయే వేది తా వేదమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం పురోడాదమేకాదశకపాలంజలమపదాం తో వేదౌ శ్రేష్ఠ్యం దేవానామభ్యజయతాం శ్రేష్ఠకం హవేదమానామభిజయే యజేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్తోత్రజుహోజే ఇంద్రాగ్నిభ్యాగ స్వాహా విశాఖాభ్యాగ స్వాహా శైత్యాయ స్వాహా విజిత్యే స్వాహేతి అథైతత్పౌర్ణమాస్యాజ్ఞర్వపదే కామో వై పౌర్ణమాసే కామాజ్యం కామేణైవ కామకం సమర్థయతే క్షిప్రమేణ కుంసకామ ఉపనమదే ఏణ కామేణ యుగతే సోత్రజోజే పౌర్ణమాస్యే స్వాహ కామాయ స్వాహ గత్యే స్వాహేతి మిత్రో వా కామయత మిత్రధేయమేషు లోకేష్ విజయమిది సయతం మిత్రాయానూరాధేభ్యస్తరుణ్యరవపదే తథో వేద మిత్రధేయమేషు లోకేష్భ్యజయతే మిత్రధేయకం భవానేషు లోకేష్భిజయతి యజేతేన అభిషాయజతే యోజేన దేవం వేద సోత్రజహోది మిత్రాయ స్వాహానూరాధేభ్య స్వాహ మిత్రధేయాయ స్వాహాభిజిత్తే స్వాహేతి ఇంద్రో వాగామేత జ్యేష్ఠం దేవానామభిజయమితి సయతమింద్రాయ జ్యేష్ఠాయ పురోడాచమేకాదశకపాలన్నిరవమన్ మహావ్రీహీణాం తదో వేసజ్యేష్ఠం దేవానామభ్యజేత జ్యేష్ఠకం హవేదమానానామభిజయే యజేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్వాత్రజహోజే ఇంద్రాయ స్వాహ జ్యేష్ఠాయ స్వాహ జ్యేష్ఠాయ స్వాహాభిజే స్వాహేతి ప్రజాపతిర్వాగామేత మూలం ప్రజాం విందేజేతి సయతం ప్రజాపతయే మూలాయ జలం నిరవపద తో వేదమూలం ప్రజామవిందద మూలకం హవే ప్రజాం విందదేన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజహోజే ప్రజాపతయే స్వాహ మూలాయ స్వాహ ప్రజాయే స్వాహేతి ఆపోపాకామయంత సముద్రం కామభిజయేమేతి తాయేతమభ్యోషాఢాభ్యస్తరుణ్యరవపన్ అతో వేదా సముద్రం కామభ్యజయన్ సముద్రం హవే కామభిజయేన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజహోజే అభ్యస్వాహ షాఢాభ్యస్వాహ సముద్రాయ స్వాహ కామాయ స్వాహ అభిజిత్యే స్వాహేతి విశ్వే మే దేవా కామయంత అనపజయ్యంజయమేతి అయేదం విశ్వేభ్యో దేవేభ్యో షాఢాభ్యస్తరం నిరవపన్ తదో వేదేనపజయ్యమయన్ అనపజయ్యకం హవేజేతిన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజహోజే విశ్వేభ్యో దేవేభ్య స్వాహ షాఢాభ్య స్వాహ అనపజయ్యాయ స్వాహ జిత్యై స్వాహేతి బ్రహ్మవాకామయత బ్రహ్మలోకమభిజయమిది తదేతం బ్రహ్మణే విజయే జలం నిరవపద తదో వేదబ్రహ్మలోకమభ్యజయే బ్రహ్మలోకం హవా అభిజయతేన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజహోజే బ్రహ్మణే స్వాహాభిజయే స్వాహ బ్రహ్మలోకాయ స్వాహాభిజిత్యే స్వాహేతి విష్ణుర్వాకామయత పుణ్యశ్లోకం శృణ్వీయ నమా పాపీ కీర్తిరాగచ్చేది సకేతం విష్ణవే శ్రోణాయి పురోడాసంత్రిక పాలం నిరవపద తో వేదపుణ్యశ్లోకమసనద నైనం పాపీ కీర్తిరాగచ్చత్ పుణ్యకం హవే శ్లోకం శృణతే నైనం పాపీ కీర్తిరాగచ్చతి యజేతేన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజహోజే విష్ణవే స్వాహ శ్రోణాయి స్వాహ శ్లోకాయ స్వాహ సుధాయ స్వాహేతి పదవో వాగామయంత అగ్రం దేవతానాం పరియామేతి అయేదం వసభ్యశ్రవిష్టాభ్య పురోడాసమష్టాకపాలం నిరవపన్ తో వైదాగ్రం దేవతానాం పర్యాయన్ అగ్రగం హవేదమానానాం పర్యేతిన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజహోజే వసభ్య స్వాహ శ్రవిష్టాభ్య స్వాహ అగ్రాయ స్వాహ వరే స్వాహేది ఇంద్రో వాగామయత దృఢోశిరస్యామిది సయేతం వరుణాయ సదభిజయభేణేభ్య పురోడాశంసకపాలం నిరవత్కృష్ణానాం వ్రీహీణాం తదో వేషదృఢోశిశిలోభవత్ దృఢోహమాశిశిలోభవతి ఏదేన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజోజే వరుణాయ స్వాహ సదభిజయ స్వాహ భేదేభ్య స్వాహేతి అజోపాదేకపాదగామయత తేజస్వే బ్రహ్మవర్తసే శ్యామిది సకేతమజాయేకపదే ప్రోష్టపదేభ్యస్తరం నిరవపదే అతో వేష తేజస్వే బ్రహ్మవర్తస్య భవదే తేజస్వే హవే బ్రహ్మవర్తసే భవదే ఏదేన అభిషా విజతేన దేవం వేద స్తోత్రజుహోతి అజాయైకపదే స్వాహా ప్రోష్టపదే స్వాహే స్వాహా బ్రహ్మవత్జాయ స్వాహేతి అహిర్వే బుద్ధయోగామయత ఇమాం ప్రతిష్టాం విందేయేతి సయేతమహరే బుద్ధయాయ ప్రోష్టపదేభ్య పురోటాసం భూమికపాలం నిరవపదే ప్రవీదు ఇమాం ప్రతిష్టాం విందద ఇమాం హవే ప్రతిష్టాం విందదే ఏదేన హవిషా విదదే యువదేన దేవం వేద సోత్రజుహోజే ఆయే బుద్ధిజాయ స్వాహా ప్రోష్టపదేభ్య స్వాహా ప్రతిష్టాయే స్వాహేతి పూషా వాగామయత పుసుమాన్ శ్రామిజి ప్రేతం పూష్ణేరేవృత్తేజరం నిరవపదే తదవేద పుసుమాన్ భోజే పుసుమాన్ హవే భోజే ఏదేన హవిషా విదదే యువదేన దేవం వేద సోత్రజుహోజే పూష్ణే స్వాహా రేవత్యై స్వాహా వయుభ్య స్వాహేతి అశ్వినౌ వాగామయేతాం శ్రోత్రస్వినాముపజరవస్యామేతి తావేదమశ్వభ్యామశ్వభ్యాం పురోడాయంబికపాలం నిరవపదాం తతో వేతౌ శ్రోత్రస్వినాముపజరవపదాం శ్రోత్రస్తి హవామధిరాభవతి ఏదేన హవిషాయుజనే యువదేన దేవం వేద శ్రోత్రజుహోజే అశ్వభ్యాగ స్వాహా శ్రోత్రాయ స్వాహా శ్రుత్యే స్వాహేతి యమో వాగామయత పితృనాగం రాజ్యమభిజయమిది సేతం యమాయాభరణేభ్యశ్చరం నిరవపదే అతో వేష పితృనాగం రాజ్యమభ్యజయే సమానానాగం హవే రాజ్యమభిజయతి ఏకేన హవిషా విజయే యోజేన దేవం వేద స్వాత్రజుహోజే యమాయ స్వాహాభరణేభ్య స్వాహా రాజ్యాయ స్వాహాభిజిత్యే స్వాహేతి అధిష్టమావాస్యాయ ఆజ్యం నిర్వపది కామో వామావాస్యాః కామాజ్యం కామేణైవ కామకం సమర్థయతి క్షిప్రమేణ కంసకామ ఉపనమతి ఏన కామేణ విజతే స్వాత్రజుహోజే అమావాస్యాయే స్వాహా కామాయ స్వాహాగత్యే స్వాహేతి చంద్రమావాగామయత అహోరాత్రార్ధమాసాన్ మాసానృతోన్ సంవత్సరమాప్త్వా చంద్రమదస్సాయుజ్యకం సలోకతా మహాప్రియామితి సరేతం చంద్రమసే ప్రదేశాయే పురోడాసం పంచశుకమాన నిరవపదే తదో వేషోహోరాత్రార్ధమాసాన్ మాసానృతోన్ సంవత్సరమాప్త్వా చంద్రమదస్సాయుజ్యకం సలోకతా మహాప్నోర్ అహోరాత్రానహవార్ధమాసాన్ మాసానృతోన్ సంవత్సరమాప్త్వా చంద్రమదస్సాయుజ్యకం సలోకతా మాప్నోతి ఏతేన అభిషాయుజతే యముదేన దేవం వేద స్వాత్రజుహోజే చంద్రమసే స్వాహా ప్రదేశాయే స్వాహా అహోరాత్రేభ్య స్వాహా అర్ధమాసేభ్య స్వాహా మాసేభ్య స్వాహర్తుభ్య స్వాహా సంవత్సరాయ స్వాహేతి అహోరాత్రే వాగామయేతాం అత్యహోరాత్రే ముచ్చేవహి నావహోరాత్రే ఆప్నుయాతామిది ఏమహోరాత్రాభ్యాం చరం నిరవపదాం మయానాం వేహేణాం శుక్లానాం చ కృష్ణానాం చ సవాత్యోర్దుగ్ధే శ్వేతాయై చ కృష్ణాయై చ తతో వేతే అత్యహోరాత్రే అముచ్యతే నైనే అహోరాత్రే ఆప్లుతాం అతి అమాహోరాత్రే అముచ్యతే నైనమహోరాత్రే ఆప్లుతః ఏకేన అభిషాయతే యోజేన దేవం వేద స్వాత్రజుహోజే అన్నే స్వాహా రాత్రియే స్వాహా అతిముక్తే స్వాహేతి ఉషా వాగామేత ప్రియాదిత్రస్య సుభగాః స్యామిది సైతపుషదే జలం నిరవపదే తదో వేషా ప్రియాదిత్యస్య సుభగా భవదే ప్రియో హవేతమానానాగం సుభగా భవతి ఏతేన అభిజాయతే యోజేన దేవం వేద స్వాత్రజుహోజే ఉషసే స్వాహ్యుష్టే స్వాహా వ్యుషష్టే స్వాహా విచ్ఛందే స్వాహా విష్టాయే స్వాహేతి అథైతస్మై నక్షత్రాయ జలం నిర్వపతి యథాత్మం దేవానామసి ఏమహం మనుష్యాణాం భూయాసమితి యథా హవా ఏతద్దేవానాం ఏవం హవా ఏత మనుష్యాణాం భవతి ఏతేన హవిషా యజతే యోజేన దేవం వేద స్వాత్జోది నక్షత్రాయ స్వాహోదే స్వాహ ఉద్యతే స్వాహోదిదాయ స్వాహ హరదే స్వాహ భరదే స్వాహ ధాదుసే స్వాహ తేజసే స్వాహ తపసే స్వాహ బ్రహ్మవర్తదాయ స్వాహేతి సూర్యోపాగామేన నక్షత్రాణాం ప్రతిష్టాస్యామిది సయేతకం సూర్యాయ నక్షత్రేభ్యశ్చరన్యరవత్ తదు హవేష నక్షత్రాణాం ప్రతిష్టా భవత్ ప్రతిష్టా హవేషమానానాం భవతి యేతేన హవిషా యజతే యోగేన దేవం వేద సోత్రజుహోతి సూర్యాయ స్వాహ నక్షత్రేభ్యస్వాహ ప్రతిష్టాయే స్వాహేతి అధీతమదిత్యే శరణ్యర్గమతి జంబాదిలిః అస్యామేవ ప్రతిష్టతి స్వాత్రజుహోతి అదిత్యే స్వాహ ప్రతిష్టాయే స్వాహేతి అధీతం విష్ణవే శరణ్యర్గమతి యజ్ఞో వే విష్ణుః యజ్ఞదేవాంతన ప్రతిష్టతి స్వాత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయే స్వాహేతి